వచ్చెను దసరా పండుగరా, ఊరువాడ పండుగరా, చిన్న పెద్ద తల్లి పిల్ల అంతా దుర్గను చూసొద్దాం. వచ్చెను దసరా పండుగరా, ఊరువాడ పండుగరా, చిన్న పెద్ద తల్లి పిల్ల అంతా దుర్గను చూసొద్దాం. తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు. మాల వేసుకొని భవానీలు మండల దీక్షలు చేసేరు, దేవి శరణం దుర్గా శరణని ఇరుముడితో తరలొచ్చేరు. తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు. నెత్తిన కటములు పెట్టుకొని చీరే సారే పట్టుకుని, పసుపు కుంకుమ పూలు గాజులు తల్లిని కర్పించేరు. తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు. డోలు సన్నాయి పట్టుకొని బ్యాండు బాజా పెట్టుకుని, ఆడి పాడి తల్లి నీకు సంబరములు చేసేమమ్మా. తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు. కాళీమాత దుర్గమ్మ ఆశ్వయుజం నెలలోనమ్మ, విజయములో సగే భవాని నీకు విజయదశమి చేసేమమ్మ. రండి అక్క రారన్న చేద్దాం దసరా పండుగలు, రండి అక్క రారన్న చేద్దాం దసరా పండుగలు. కాలమ్మవు నీవమ్మ, అంకాలమ్మవు నీవమ్మ, ఊరు ఊరు నా వెలసిన శక్తుల మూలపుటమ్మవు నీవమ్మ. తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు. ఒకే చోట నిలిచినట్టుగా ఈ పూట విజయవాడలో దుర్గమ్మ కృష్ణై జనమురికేరమ్మ. తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు, తల్లి దుర్గా దండాలు చేసే దసరా పండుగలు.